యోగవాసిష్ఠ హృదయము ముముక్షు వ్యవహార ప్రకరణము. ఆత్మ విద్యోపదేశానికి కావలసిన అర్హతలు నాలుగింటిలోనూ చిట్టవరిది ముముక్షుత్వం. ముముక్షుత్వం అంటే తీవ్రమైన మోక్షకాంక్షను కలిగి ఉండటం. ఇట్టి ముముక్షువులు తమకు గల సాధన సంపత్తిని విధంగా ఉపయోగించుకోవాలో తెలుసుకోకపోతే వాళ్ల దగ్గర ఉండవలసిన సంపత్తి ఎంత ఉన్నా సరే ఆత్మానుభూతి లేకుండా తొలగిపోతుంది, చిత్త విశ్రాంతి లభించకుండా తొలగిపోతుంది. ప్రస్తుతం శ్రీరాముడికి ఉన్న పరిస్థితి ఇదే. తత్వ వివేచనమంతా ఆయన చేయనే చేశాడు. చేసిన వివేచనను ఆత్మానందంతో సమన్వయం చేసుకోవటం శ్రీరాముడికి కుదరటం లేదు. కనుక ముముక్షువైనవాడు ఏ రకంగా వ్యవహరించాలి అనే విషయాన్ని ప్రత్యేకంగా జిజ్ఞాసువుల కోసం ఉపదేశించాలని వాల్మీకి మహర్షి సంకల్పించాడు. అందుకోసమే ఈ ముముక్షు వ్యవహార ప్రకరణాన్ని ఆయన ప్రారంభిస్తున్నాడు. రకరకాల దృక్కోణాల నుంచి ముముక్షుత్వానికి చేరుకున్న సాధకులు ఏ విధమైన సందేహాల్లో, ఏ విధమైన కల్లోలాలలో ఉయ్యాల లూగుతూ ఉంటారో వాటిన్నిటినీ అధిగమించి నిజమైన తత్వాన్ని దర్శించే విధానాలు ఏమిటో ఆ విశేషాలను వాల్మీకి మహర్షి ఈ ముముక్షు వ్యవహార ప్రకరణంలో మనకు ఉపదేశించబోతున్నాడు. మున్ముందుగా ముముక్షువులలోకెల్లా శ్రీరాముడితో పోల్చదగిన ఉత్తమాధికారి అయిన సుఖమహర్షి యొక్క అనుభవాన్ని ఈ విషయంలో వర్ణించబోతున్నాడు. ఇక్కడ కూడా త్రేతాయుగంలోని రాముడికి ద్వాపరయుగంలోని సుకుడి కథను ఎలా చెప్పారు అనే ప్రశ్నకు సమాధానం వ్యాసనహర్షి యొక్క ఆగమనం దగ్గరే మనం చెప్పుకుని ఉన్నాం. ప్రతి కల్పంలోనూ ప్రధాన పురుషుల జన్మలు, చరిత్రలు ఇంచుమించు ఒకే రీతిగా ఉంటాయని పురాణ వాజ్మేల్లో విస్పష్టం చేయబడి ఉంది. అందువల్ల ఇప్పటి వ్యాసుడికి సుకుడనే పుత్రుడు ఎలా ఉన్నాడో అలాగే వెనుక ద్వాపరయుగం నాటి వాసుడికి కూడా సుకుడనే పుత్రుడే ఉంటాడు. ఈ చక్రం ఇలా పరిభ్రమిస్తూనే ఉంటుంది. అందువల్ల యోగవాసిష్ఠంలో ఇప్పుడు చెప్పబోయే సుఖచరిత్ర పాత ద్వాపరయుగం నాడు వ్యాసుపుత్రుడైన సుకుడి చరిత్ర అని మనం అర్థం చేసుకోవాలి. ఈ అవగాహనతో ఇక కథలోకి ప్రవేశిద్దాం. 1. సుఖచరిత్ర. శ్రీరాముడు తనకు వైరాగ్యం కలిగిన విధానమంతా వివరించి చెప్పేసరికి ఆ సభలో ఉన్న నారదాది మహర్షులంతా ఆనందపడి శ్రీరాముడికి సదుపదేశం అందించవలసినది అవశిష్ట విశ్వామిత్రులను ప్రోత్సహించారు. మొదటినుంచి విశ్వామిత్రుడు కొంచెం బోళా మనిషి. భావాలను దాచుకోవటం ఆయనకు అలవాటులో లేదు. ఆయనకు ఇప్పుడు శ్రీరాముడి పరిస్థితి చూసి చాలా సంతోషమైంది. దానికితోడు నారదాదుల ప్రోత్సాహం కలిసేసరికి ఆయన పొంగిపోయి, శ్రీరామ, విషయమంతా నీవు గ్రహించేశావు. నీ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే జనకమహారాజు దగ్గరకు వెళ్లకముందు సుఖమహర్షిలాగా ఉంది. ఆ జనకమహారాజు రెండు మాటలు చెప్పేసరికి ఆ సుకుడి మనస్సు మీద పట్టిన పైపై ధూళి ఇట్టే ఎగిరిపోయింది. ఇక అతనికి ఆయసర్ 1. శాశ్వత శాంతి లభించింది. మేము కూడా నీ హృదయమనే అద్దం మీద పట్టిన ధూళిని తుడిచెయ్యాలి. అదేమీ పెద్ద పని కాదు అన్నాడు. ఆయన ఇలా అని ఏదో విషయం అందుకోబోయేసరికి శ్రీరాముడు అడ్డు తగిలి, అగండి మహర్షి, సుకుడి మనస్సు మొదట విశ్రాంతిని పొందలేదని తరువాత పరమ ప్రశాంతిని పొందిందని చెప్పారు. అది ఎలా జరిగిందో దయచేసి వివరించండి అని వినయంగా ప్రార్థించాడు. విశ్వామిత్ర మహర్షి సుఖచరిత్రను వివరించసాగాడు. శ్రీరామ, వ్యాసపుత్రుడైన సుకుడు తండ్రి దగ్గరే ఉండి తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. అయితే అతనికి త్వరలోనే ఈ లోకయాత్రను గురించిన విమర్శ బయలుదేరింది. అచ్చం నీలాగే ఆలోచించాడు. అచ్చంగా నీలాగే ఆయనకు కూడా వివేకం కలిగింది. అద్వితీయమైన తత్వం అవగాహనకు వచ్చింది. ఆ తత్వం తెలిసాక ఇక తాను చేయవలసిన కర్మగాని, కర్మల వల్ల తాను పొందవలసిన ఫలాలుగాని ఆయనకు కనిపించటం లేదు. ఎవరైనా సరే పొందవలసిన ఉత్తమ తత్వజ్ఞానం ఇదే. కాని ఇక్కడ ఒక చిక్కు వచ్చి పడ్డది. తన వివేకబలంతో తాను సాధించుతున్న ఈ తత్వజ్ఞానం మీద ఆ కుర్రవాడికి నమ్మకం కుదరలేదు. కలిగిన జ్ఞానమేమో ఏ తపస్సును చేయనీదు. మనసులో ఉన్న అపనమ్మకమేమో కర్మ లేకుండా కూర్చోనీదు. ఈ సంకటంలో కొన్నాళ్లు నలిగిపోయాడు. ఈ స్థితి వచ్చేసరికి వ్యాసుడు, శుకుడు ఇద్దరు కూడా పాంచభౌతిక దేహాలను పరిత్యజించి తేజోమయమైన దేహాలతో మేరుపర్వతం మీద నివాసం చేస్తూ ఉండేవారు. వ్యాసమహర్షికి గొప్ప తత్వజ్ఞుడని పేరు, కాని ఆయన ఎప్పుడూ తపస్సు చేస్తూ తీరిక లేకుండా ఉండేవాడు. నిజంగా తత్వజ్ఞానం కలిగినవాడికి ఇంత తపస్సు ఎందుకు? ఏమి కోరి తండ్రి ఈ తపస్సు చేస్తున్నాడో శుకుడికి అర్థమయ్యేది కాదు. చివరికి ఒకరోజు మేరు శిఖరం మీద తండ్రి కొంచెం తీరికగా కనిపించాడు. వెంటనే శుకుడు తండ్రి దగ్గరకు వెళ్లి సాష్టాంగ వందనం చేసి ఇలా అడిగాడు, నాన్నగారు, నన్ను ఒక సందేహం పట్టుకుని పిశాచంలా పీడిస్తున్నది, దయతో తీర్చండి. మానవలోకం నుంచి బ్రహ్మలోకం వరకు ప్రతి జీవికి సంసారం కనిపిస్తోంది. ఈ సంసారం ఎలా పుట్టింది, ఎలా పోతుంది? ఇంతకన్నా చిక్కు ప్రశ్న మరొకటి ఉంది. అసలు సంసారం ఎవరికి పట్టుకుంది? నా దేహానిక, నా ఇంద్రియాలక, నా మనస్సుక, నా ప్రాణానిక, లేక వీటి సముదాయానిక? ఇవేవీ కాక ఆ నిర్వికార చిన్మాత్రానికే ఈ సంసారం పట్టుకుందంటారా? దేనికి సంసారం పడితేనేమి? దుహఖం నాకు పడుతోంది, ఇది పోయేదెలా? దయచేసి వివరించండి. వ్యాసుడు తన కుమారునిలో కలిగిన తత్వజిజ్ఞాసుకు చాలా సంతోషించాడు. వ్యాసుడు తలుచుకుంటే మహాభారతం లాగా విస్తారంగానూ మాట్లాడగలడు, వద్దనుకుంటే బ్రహ్మసూత్రాల్లాగా ముక్తసరిగానూ మాట్లాడగలడు. ఇప్పుడు కొడుకుతో ఎలా మాట్లాడాలా అని కొంచెం ఆలోచించాడు. ఆలోచించి అటూ ఇటూ కాకుండా మధ్యమంగా మాట్లాడితే మంచిది అనుకున్నాడు. ఆయన ఇలా చెప్పసాగాడు,